కాంతివేగం ఎలా తెలుసుకుందాం? పుస్తకం 4వ భాగం. రోమర్ కాలంలో భూమి కక్ష వ్యాసం విలువ ఖచ్చితంగా తెలిసేది కాదు, కానీ రోమర్ అప్పటికి లభ్యంగా ఉన్న అంచనానే తీసుకున్నాడు. తన పరిశీలన ప్రకారం కాంతికి ఆ దూరాన్ని దాటడానికి 16 నిమిషాలు పడుతుందని తెలిసింది. దీనిని బట్టి కాంతివేగం 132,000 మైళ్ళు సెకనుకి అనే అంచనా వేశాడు రోమర్. రోమర్ భూమి కక్ష వ్యాసాన్ని తక్కువ అంచనా వేశాడు కాబట్టి కాంతివేగాన్ని కూడా తక్కువ అంచనా వేశాడు. అసలు విలువ కన్నా ఈ విలువ సెకనుకు 50,000 మైళ్ళు తక్కువ, కానీ కాంతి విలువకి అది మొట్టమొదటి అంచనా అని గుర్తిస్తే ఇది నిజంగా మెచ్చుకోదగ్గ విజయం అనే చెప్పాలి. ఎంత తక్కువ అంచనా వేసినా రోమర్ వేసిన అంచనా చాలా పెద్ద విలువే అని చెప్పుకోవాలి. ఇది 1676 నాటి మాట. ఒక కొండ నుండి మరో కొండకి కాంతి ప్రయాణించే కాలం బట్టి కాంతి వేగాన్ని కొలవబోయిన గెలీలియో అంత పెద్ద విలువని కొలవగలిగి ఉండేవాడు కాదు. ఆ కొండల మధ్య దూరం 1 మైలు ఉంటుంది అనుకుంటే ఆ దూరాన్ని దాటి తిరిగి వెనక్కి రావడానికి కాంతికి కేవలం సెకనుల్లో 1/90,000 వంతు కాలం మాత్రమే పడుతుంది. కొండల మధ్య దూరం 10 మైళ్ళు అనుకున్న ఆ కాలం సెకనులో 1/9,000 వంతు అవుతుంది. అంత తక్కువ కాలాలను కొలవటం గెలీలియోకి సాధ్యం అయి ఉండేది కాదు. ఇక్కడ ఒక చిన్న మాట మనం చెప్పుకోవాలి. అసిమోవ్ పాశ్చాత్యుడు కాబట్టి కాంతివేగానికి రోమర్ చేసిన అంచనాయే మొట్టమొదటిది అన్నట్టు రాశాడు. కానీ ప్రాచీన భారతంలో సాయనుడు అనే పండితుడు కాంతివేగం గురించి ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయి. ప్రాచీన భారత విజ్ఞానం గురించి ఎంతో పరిశోధన చేసిన ప్రొఫెసర్ సుభాష్ కాక్ ఈ విషయం గురించి ఇలా రాస్తున్నారు. విజయనగర సామ్రాజ్యాన్ని 1వ బుక్కరాయుడు పాలించే కాలంలో సాయనుడు అనే పండితుడు ఉండేవాడు. ఇతగాడు వేద పండితుడు. ఎన్నో ప్రాచీన గ్రంథాల మీద వ్యాఖ్యానాలు రాశాడు. ఋగ్వేదంలో సూర్యుడిని స్తుతించే ఓ గీతంలో 4వ శ్లోకం ఇలా ఉంది. తథాచ స్మర్యతే యోజనానాం సహస్రే ద్వే ద్వే సతే ద్వే చ యోజనే ఏకేతి నిమిషార్థేన క్రమమాణ నమోస్తుత ఇది. దీని తాత్పర్యం ఏమిటంటే, అరనిమిషానికి 2,202 యోజనాలు ప్రయాణించగల నీకు నమస్కారం. ఇది సూర్యస్తుతి కాబట్టి ఆ గమనం సూర్యుడిది అని అనుకోవాల్సి ఉంటుంది. కానీ పద్మాకర్ విష్ణువర్తక్ అనే రచయిత ఆ గమనం సూర్యుడిది కాదని కాంతిదని సూచించాడు. ఎందుకంటే ఒక యోజనం విలువ 9.065 మైళ్ళు. అలాగే మహాభారతంలో శాంతిపర్వం ప్రకారం 1 నిమిషం విలువ 8/75 సెకన్లు. ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇచ్చిన వేగాన్ని లెక్కిస్తే దాని విలువ 1,87,084.1 మైళ్ళు సెకనుకి అని వస్తుంది. మేటి సంస్కృత పండితుడైన సర్ మోనియర్ విలియమ్స్ ప్రకారం 1 యోజనం విలువ 9 మైళ్ళు. ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇచ్చిన వేగాన్ని లెక్కిస్తే దాని విలువ 186,413.22 మైళ్ళు సెకనుకి అని వస్తుంది. అయితే దేని ఆధారంగా ఈ అంచనాలకు వచ్చారో మనకు తెలియడం లేదు. ఈ 2 విలువలు పైన రోమర్ చెప్పిన విలువ కన్నా అసలు విలువకి చాలా సన్నిహితంగా ఉన్నాయి. కాంతివేగం ఆధునిక విలువ సెకనుకి 186,300 మైళ్ళు.